కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థ కాండే చతుర్థ ప్రశ్న ప్రారంభ. ఓం రశ్మిరసి అశిక్షజాజ క్షిరాజత్వా త్వాక్షజం క్షిజం జిన్వ జిన్వ ప్రేతి ప్రేతిరసి ప్రేతిరితి ప్రాతిః అసి ధర్మాజ ధర్మాజత్వా త్వాధర్మం ధర్మం జిన్వ జిన్వాన్వితిః అన్వితిరసి అన్వితిరిత్యనోజితిః అసి దివే దివే త్వా స్వాదివం ఇవం జిన్వ జిన్వ సంధి సంధిరసి సంధిరితి సంధి అస్యంతరిక్షాయ అంతరిక్షాయ త్వాంతరిక్షం అంతరిక్షం జిన్వ జిన్వ ప్రతిథి ప్రతిథిరసి ప్రతిథిరితి ప్రతిథి అసి పృథివ్యై పృథివ్యై త్వా పృథివీం పృథివీం జిన్వ జిన్వ విష్టంభ విష్టంభోసి విష్టంభ ఇది విస్తంభ అసి వృష్ట్యై వృష్ట్యై త్వా వృష్టిం వృష్టిం జిన్వ జిన్వ ప్రవా ప్రవాసి ప్రవేది ప్రవా అస్యన్హే అన్హే ద్వా తాహ అహర్జిన్వ జిన్వానువా అనువాసి అనువేత్యనో వా అసి రాత్రియై రాత్రియై త్వా రాత్రిం రాత్రిం జిన్వ జిన్వోషిద్ ఉషిదసి అసి వసుభ్యః వసుభ్యస్త్వా వసుభ్యరితి వసూభ్యః త్వా వసూ వసూన్ జిన్వ జిన్వ ప్రకేతః ప్రకేతోసి ప్రకేత ఇది ప్రాకేత అసి రుద్రేభ్య రుద్రేభ్యస్వా త్వా రుద్రాన్ రుద్రాన్ జిన్వ జిన్వ సుదీతి సుదీతిరసి సుదీతిరితి సుదీతి అస్యాదిత్యేభ్య ఆదిత్యేభ్యస్వా త్వాదిత్యాన్ ఆదిత్యాన్ జిన్వ జిన్వోజ ఓజోసి అసి పితృభ్య పితృభ్యస్వా పితృభ్యైతి పితృభ్య త్వా పితృన్ పితృన్ జిన్వ జిన్వ తంతు తంతురసి అసి ప్రజాభ్య ప్రజాభ్యస్వా ప్రజాభ్యైతి ప్రజాభ్య త్వా ప్రజా ప్రజా జిన్వ ప్రజా ప్రాజా జిన్వ ప్రతనాషాట్ ప్రతనాషాడసి అసి పశుభ్య పశుభ్యస్వా పశుభ్యైతి పశుభ్య త్వా పశూన్ పశూన్జిన్వ జిన్వ రేవత్ రేవదసి అస్యోషధీభ్య ఓషధీభ్యస్వా ఓషధీభ్యైత్యోషధీభ్య ఔషధీ ఓషధీర్జిన్వ జిన్వాభిజిత్ అభిజిదసి అభిజిదిత్యభిజిత్ అసి యుక్తగ్రావ యుక్తగ్రావేంద్రాయ యుక్తగ్రావేతి యుక్తగ్రావ ఇంద్రాయత్వాంద్రం ఇంద్రంజిన్వ జిన్వాధిపతి అధిపతిరసి అధిపతిరిత్యధిపతి అసి ప్రాణాయ ప్రాణాయత్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వా ప్రాణం ప్రాణం జిన్వ ప్రాణమితి ప్రాణం జిన్వజంతా జింద్రాసి అస్య పానాయ అపానాయ త్వా అపానాయేత్యపానాయ త్వాపానం అపానం జిన్వ అపానమిత్యపానం జిన్వ సగుంసర్ప సగుంసర్పోసి సగుంసర్ప ఇది సంసర్ప అసి చక్షుషే చక్షుషే త్వా త్వా చక్షు చక్షుర్జిన్వ జిన్వ వయోధా వయోధా అసి వయోధా ఇది వయహాధా అసి శ్రోత్రాయ శ్రోత్రాయ త్వా త్వా శ్రోత్రం శ్రోత్రం జిన్వ జిన్వ త్రివృత్ త్రివృతసి త్రివృతి త్రివృత్ అసి ప్రవృత్ ప్రవృతసి ప్రవృతి ప్రావృత్ అసి సంవృత్ సంవృతసి సంవృతి సంవృత్ అసి వివృత్ వివృతసి వివృతి వివృత్ అసి సగుంరోహ సగుంరోహోసి సగుంరోహ ఇది సంరోహ అసి నీరోహ నీరోహోసి నీరోహ ఇది నిహీరోహ అసి ప్రరోహ ప్రరోహోసి ప్రరోహ ఇది ప్రారోహ అస్య అనురోహ అనురోహోసి అనురోహ ఇత్యనోరోహ అసి వసుక వసుకోసి అసి వేషశ్రి వేషశ్రిరసి వేషశ్రిరితి వేషాశ్రి అసి వస్యష్టి వస్యష్టిరసి అసి యజ్ఞసి ఆజ్ఞసి అసి ప్రాచీ ప్రాచీరి దిగ్వసవ వసవస్తే తే దేవా దేవాధిపతయ అధిపతయోగ్ని అధిపతయైత్యధిపతయ అగ్నిర్హేతీనా హేతీనా ప్రతిధర్త ప్రతిధర్త త్రివృత్ ప్రతిధర్తేరి ప్రతిధర్త త్రివృత్వా త్రివృతిరివృత్ త్వా స్తోమ స్తోమ పృథివ్యాం పృథివ్యాశ్రయో శ్రయత్వాజ్యం ఆజ్యముక్తం ఉక్తమవ్యథయత్ అవ్యథయత్ స్తభ్నాదు స్తభ్నాదు రథంతరం రథంతరకం సామ రథంతరమితి రథంతరం సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై విరాట్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై విరాడసి విరాడితి విరాట్ అసి దక్షిణా దక్షిణాదిక్ దిగ్రుద్రాః రుద్రాస్తే తే దేవాః దేవాధిపతయః అధిపతయ ఇంద్ర అధిపతయ ఇత్యధిపతయః ఇంద్రో హేతీనా హేతీనా ప్రతిధర్త ప్రతిధర్త పంచదశ ప్రతిధర్తేతి ప్రతిధర్త పంచదశ స్వా పంచదశ ఇది పంచదశ త్వా స్తోమ స్తోమ పృథివ్యాం పృథివ్యాశ్రయతు శ్రయతు ప్రభుగం ప్రభుగముక్తం ఉత్తమవ్యథయత్ అవ్యథయత్స్తబ్ధాదు స్తబ్ధాదు బృహత్ బృహత్ సామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సమ్రాట్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సమ్రాడసి సమ్రాడితి సమ్రాట్ అసి ప్రతీచీ ప్రతీచీరిగ్ దిగాదిత్యా ఆదిత్యాస్తే తే దేవా దేవా అధిపతయ అధిపతయ సోమ అధిపతయ ఇద్యధిపతయ సోమో హేతీనా హేతీనా ప్రతిధర్త ప్రతిధర్త సప్తదశ ప్రతిధర్తేది ప్రతిధర్త సప్తదశస్వా సప్తదశ ఇది సప్తదశ స్వా స్తోమ స్తోమ పృథివ్యాం పృథివ్యాశ్రయతు శ్రయతు మరుద్వరీయం మరుద్వరీయముక్తం ఉక్తమవ్యథయత్ అవ్యథయత్ స్తబ్నాదు స్తబ్నాదు వైరూపం వైరూపం సామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై స్వరాట్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సరాడసి సరాడితి స్వరాట్ అస్యుదీచీ ఉదీచీదిగ్ దిగ్విశ్వే విశ్వేతే తే దేవా దేవాధిపతయ అధిపతయో వరుణ అధిపతయ ఇత్యధిపతయ వరుణో హేతీనా హేతీనా ప్రతిధర్త ప్రతిధర్తైక విపుంశ ప్రతిధర్తేది ప్రతిధర్త ఏక విపుంశస్వా ఏక విపుంశ ఇత్యేక విపుంశ త్వా స్తోమ స్తోమ పృథివ్యాం పృథివ్యాశ్రయతు శ్రయతు నిష్కేవల్యం నిష్కేవల్యముక్తం ఉక్తమవ్యథయత్ అవ్యథయత్ స్తబ్నాదు స్తబ్నాదు వైరాజం వైరాజం సామ సామ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అధిపత్ని ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అధిపత్న్యసి అధిపత్నిధిపత్ని అసి బృహతి బృహతీది దింగ్మరుత మరుతస్తే హే దేవా దేవా అధిపతయ అధిపతయో బృహస్పతి అధిపతయ ఇత్యధిపతయ బృహస్పతిర్హేతీనా ఏతీనా ప్రతిధర్త ప్రతిధర్తా తృణవత్రయస్త్రిగుంశౌ ప్రతిధర్తే ప్రతిధర్త తృణవత్రయస్త్రిగుంశౌ త్వా తృణవత్రయస్త్రిగుంశా విది తృణవత్రయస్త్రిగుంశౌ త్వా స్తోమో స్తోమో పృథివ్యాం పృథివ్యాశ్రయతాం శ్వేతాం వైశ్వదేవాగ్నిమారుతే వైశ్వదేవాగ్నిమారుతే ఉక్తే వైశ్వదేవాగ్నిమారుతే ఇది వైశ్వదేవ ఆగ్నిమారుతే ఉక్తే అవ్యథయంతి ఉక్తే ఇత్యుక్తే అవ్యథయంతి స్తబ్నీతాం అవ్యథయంతి ఇత్యవ్యథయంతి స్తబ్నీతాకుం శాక్వరరైవతే శాక్వరరైవతే సామని శాక్వరరైవతే ఇది శాక్వరరైవతే సామని ప్రతిష్ఠిత్యై సామని ఇది సామని ప్రతిష్ఠిత్యా అంతరిక్షాయ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అంతరిక్షాయ ఋషయ ఋషయస్త్వా త్వా ప్రథమజా ప్రథమజా దేవేషు ప్రథమజా ఇది ప్రథమజా దేవేషు దివ ఇవో మాత్రయ మాత్రయా వరిణా వరిణా ప్రసంతో ప్రసంతో విధర్త విధర్త విధర్తేజు విధర్త సాయం అయమధిపతి అధిపతిశ్చ అధిపతిరిత్యధిపతి చతే తే త్వా సర్వే సర్వే సంవిధానా సంవిధానా నాగస్య సంవిధానా ఇది సంవిధానా నాగస్య పృష్ఠే పృష్ఠే సువర్గే సువర్గే లోకే సువర్గ ఇది సువహాగే లోకే యజమానం యజమానం సాధయంతు సాధయంతి సాధయంతు అయం పుర పురో హరికేశ హరికేశ సూర్యరశ్మి హరికేశ ఇది హరికేశ సూర్యరశ్మిస్తస్య సూర్యరశ్మిరి సూర్యరశ్మి తస్య రథగృత్స రథగృత్స రథగృత్స ఇది రథగృత్స రథౌజా రథౌజాశ్చ రథౌజా ఇది రథౌజా సేనాని గ్రామణ్యో సేనాని గ్రామణ్యో పుంజికస్థలా సేనాని గ్రామణ్యామిది సేనాని గ్రామణ్యో పుంజికస్థలా చ పుంజికస్థలేది పుంజికాస్థలా చ కృతస్థలా కృతస్థలా చ కృతస్థలేది కృతస్థలా చాప్సరసౌ అప్సరసౌ యాదుధానా యాదుధానా హేతి యాదుధానా ఇది యాదుధానా హేతి రక్షాగుంసి రక్షాగుంసి ప్రహేతి ప్రహేతిరయం ప్రహేతిరి ప్రాహేతి అయం దక్షిణ దక్షిణ విశ్వకర్మ విశ్వకర్మ తస్య విశ్వకర్మేది విశ్వకర్మ తస్య రథస్వన రథస్వనశ్చ రథస్వన ఇది రథస్వన చ రథేచిత్ర రథేచిత్రశ్చ రథేచిత్ర ఇది రథేచిత్ర సేనాని గ్రామణ్యో సేనాని గ్రామణ్యో మేనకా సేనాని గ్రామణ్యా విది సేనాని గ్రామణ్యో మేనకా చ సహజన్యా సహజన్యా చ సహజన్యేది సహజన్యా చాప్సరసౌ అప్సరసౌ దంక్షః దంక్షః పశవః పశవో హేతి హేతిః పౌరుషేయ పౌరుషేయో వధః వధః ప్రహేతి ప్రహేతిరయం ప్రహేతిరి ప్రాహేతి అయం పశ్చాద్ పశ్చాద్ విశ్వవ్యచాః విశ్వవ్యచాస్తస్య విశ్వవ్యచా ఇది విశ్వవ్యచాః తస్య రథప్రోదః రథప్రోదశ్చ రథప్రోద ఇది రథప్రోదః తాసమనసః అసమనసశ్చ అసమనస యజ్ఞసమారథః సేనానిగ్రామణ్యో సేనానిగ్రామణ్యో ప్రమ్లోచంతి సేనానిగ్రామణ్యాది సేనాని గ్రామణ్యో ప్రమ్లోచంతి చ ప్రమ్లోచంతీతి ప్రామ్లోచంతి చానుంలోచంతి అనుంలోచంతి చ అనుంలోచంతీత్యనుంలోచంతి సాప్సరసౌ అప్సరసౌ సర్పాః సర్పాహేతి హేతవ్యాఘ్రాః వ్యాఘ్రాః ప్రహేతి ప్రహేతిరయం ప్రహేతిరిది ప్రాహేతి అయముత్తరాద్ ఉత్తరాత్ సంయద్వసుః ఉత్తరాదిత్యుదరాద్ సంయద్వసుస్తస్య సంయద్వసురితి సంయద్వసుః తస్య సేనజిత్ సేనజిచ్చ సేనజిదితి సేనాజిత్ సుసేనః సుసేనశ్చ సుసేన ఇది సుసేనః సుసేనానిగ్రామణ్యో సేనానిగ్రామణ్యో విశ్వాచీ సేనానిగ్రామణ్యామితి సేనాని గ్రామణ్యో విశ్వాచీ చ ఘృతాచీ ఘృతాచీ చాప్సరసౌ అప్సరసావాపః ఆపో హేతిః హేతిర్వాదః వాదః ప్రహేతిః ప్రహేతిరయం ప్రహేతిరితి ప్రాహేతిః అయముపరి ఉపర్యర్వాగ్వసుః అర్వాగ్వసస్తస్య అర్వాగ్వసరిహ్యర్వాగ్వసుః తస్య దాక్ష్యః దాక్ష్యశ్చ చారిష్టనేమిః అరిష్టనేమిశ్చ అరిష్టనేమిరిద్దరిష్టానేమిః సేనానిగ్రామణ్యో సేనానిగ్రామణ్యా ఉర్వశీ సేనానిగ్రామణ్యామితి సేనాని గ్రామణ్యో ఉర్వశీ చ పూర్వజిత్తిః పూర్వజిత్తిశ్చ పూర్వజిత్తిరితి పూర్వాజిత్తిః తాప్సరసౌ అప్సరసౌ విద్యుత్ విద్యుద్ధేతిః విద్యుదిది విద్యుత్ హేతిరవస్థోర్జన్ అవస్థోర్జన్ ప్రహేతిః అవస్థోర్జన్నిత్యవాస్థోర్జన్ ప్రహేతిస్తేభ్యః ప్రహేతిరితి ప్రాహేతిః తేభ్యో నమః నమస్తే తేనః మా మృడయంతు మృడయంతు తేయం యం విష్ణః విష్మోయః యశ్చ సమః నో ద్వేష్టి ద్వేష్టికం తంబః ఓజుంభే జంభే దధామి దధాన్యాయోః ఆయోస్త్వాః త్వా సదనే సదనే సాదయామి సాదయామ్యవతః అవతశ్ఛాయాయాం ఛాయాయాన్నమః నమః సముద్రాయ సముద్రాయ నమః నమః సముద్రస్య సముద్రస్య చక్షసే చక్షసే పరమేష్ఠీ పరమేష్ఠీ త్వా త్వా సాధయతు సాధయతు దివః దివః పృష్ఠే పృష్ఠే వ్యజస్వతీం వ్యజస్వతీం రథస్వతీం రథస్వతీం విభూమతీం విభూమతీం ప్రభూమతీం విభూమతీమితి విభూమతీం ప్రభూమతీం పరిభూమతీం ప్రభూమతీమితి ప్రాభూమతీం పరిభూమతీం దివం పరిభూమతీమితి పరిభూమతీం దివం యచ్ఛ యక్ష దివం దివం దృగుంహ దృగుంహదివం దివం మా హిగుంసీ హిగుంసీర్విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేతి ప్రాణాయ అపానాయ ధ్యానాయ అపానాయేత్యపానాయ ధ్యానాయో దానాయ ధ్యానాయేతి వి అనాయ ఉదానాయ ప్రతిష్టాయై ఉదానాయేత్యుత అనాయ ప్రతిష్టాయై చరిత్రాయ ప్రతిష్టాయా ప్రతిష్టాయై చరిత్రాయ సూర్యః సూర్యస్త్వా త్వాభి అభిపాతు పాతు మహ్యా మహ్యా స్వస్త్యా స్వస్త్యా ఛర్దిషా ఛర్దిషా శందమేన శందమేన తయా శందమేనే దిశం తమేన తయా దేవతయా దేవతయాంగిరస్వద్ అంగిరస్వద్ధ్రువ ధ్రువాసీద సీదేది సీద ప్రోతదశ్వః అశ్వో నయవసే యవసే అవిష్యన్ అవిష్యన్ యదా యదా మహః మహః సంవరణాద్ సంవరణాద్యస్థాద్ సంవరణాదితి సంవరణాద్ వ్యస్థాదితి వి అస్థాద్ ఆదస్య తస్య వాతః వాతో అను అనువాతి వాతి శోచిః శోచిరథ అధస్మ స్మదే తే వ్రజనం వ్రజనం కృష్ణం కృష్ణమస్తి అస్తిత్యస్తి అగ్నిర్మూర్ధా మూర్ధా దివః దివః కపుత్ కపుత్పతిః పతిః పృథివ్యాః పృథివ్యా అయమ్ అయమిత్యయమ్ అపాగుం రేతాగుంసి రేతాగుంసి జిన్మతి జిన్మతీతి జిన్మతి తామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాదధి అద్యథర్వా అథర్వాణిః ఇరమంథత అమంథవేత్యమంథత మూర్ధ్నో విశ్వస్య విశ్వస్య వాఘదః వాఘద ఇది వాఘదః అయమగ్నిః అగ్నిస్సహస్రిణః సహస్రిణో వాజస్య వాజస్య శతినః శతినస్పతిః పతిరిదిపతిః మూర్ధా కవిః కవీరయీణాం రజీణామజిరయీణాం భువో యజ్ఞస్య యజ్ఞస్య రజసః రజసశ్చ నేత నేత యత్ర యత్రా నియుద్భిః నియుద్భిః సచసే నియుద్భిరితి నియతోభిః సచసే శివాభిః శివాభిరితి శివాభిః దివి మూర్ధానం మూర్ధానం దధిషే దధిషే సువర్షాం సువర్షాన్ జిహ్వాం సువర్షామి సువహాసాం జిహ్వామగ్నే అగ్నే చకృషే చకృషే హవ్యవాహం హవ్యవాహమితి హవ్యావాహం అబోధ్యగ్నిః అగ్నిస్సమిధాః సమిధా జనానాం సమిధేతి సంవిధాః జనానాం ప్రతి ప్రతిధేనుం ధేనుమివ ఇవాయతీం ఆయతీముషాసం ఆయతీమిద్యాయతీం ఉషాసమిత్యుషాసం యహ్వా ఇవ ఇవ ప్ర ప్రవయాం వయాముజ్జిహానాః ఉజ్జిహానాః ప్ర ఉజ్జిహానా ఇత్యుదజిహానాః ప్రభానవః భానవః శిశ్రుతే శిశ్రుతే నాగం నాగమచ్చ అచ్చేద్యచ్చ అవోచామ కవయే కవయే మేధ్యాయ మేధ్యాయ వచః వచో వందారు వందారు వృషభాయ వృషభాయ వృష్ణే వృష్ణ ఇది వృష్ణే అవిష్ఠిరో నమసా నమసా స్తోమం స్తోమమగ్నౌ అగ్నౌ దివి దివీవ ఇవ రుక్మం రుక్మముర్వ్యంచం ముర్వ్యంచమశ్రేద్ అశ్రేదిత్యశ్రేద్ జనస్య గోపాః గోపాజనిష్ట గోపాది గోపాః అజనిష్ట జాగృభిః జాగృభిరగ్నిః అగ్నిః సుదక్షః సుదక్షః సువితాయ సుదక్ష ఇది సుదక్షః సువితాయ నవ్యసే నవ్యస ఇది నవ్యసే ఘృత ప్రదీపో బృహత ఘృత ప్రదీప ఇది ఘృత ప్రదీపః బృహతాది విస్పృశా ద్విస్పృశా ద్యుమత్ ద్విస్పృశేది ద్విస్పృశా ద్యుమద్వి ద్యుమది ద్యుమత్ విభాది భాతి భరతేభ్యః భరతేభ్యః శుచిః శుచిరితి శుచిః త్వామగ్నే అగ్నే అంగిరసః అంగిరసో గుహాః గుహాహితం హితమను అన్వవిందన్ అవిందన్ శిశ్రియాణం శిశ్రియాణం వనే వనే వనే వన ఇది వనే వనే సజాయసే గాయసే మథ్యమానః మథ్యమానః సహ సహో మహద్ మహత్వాం త్వామహో ఆహుః సహసః సహసస్పుత్రం పుత్రమంగిరః అంగిర ఇత్యంగిరః యజ్ఞస్య కేతుం కేతుం ప్రథమం ప్రథమం పురోహితం పురోహితమగ్నిం పురోహితమిది పురహాహితం అగ్నిన్నరః నరస్త్రిషధస్థే త్రిషధస్థే సమ్ త్రిషధస్థ ఇది త్రిషధస్థే సమింధతే ఇంధత ఇది ఇంధతే ఇంద్రేణ దేవైః దేవైః సరథం సరథగుంసః సరథమిది సారథం సరబరిహిషి బరిహిషి సీదత్ సీదన్ని నిహోతాః హోతారిజథాయ ఇజథాయ సుక్రతుః సుక్రతురితి సుక్రతుః త్వాంచిత్రశ్రవస్తమ చిత్రశ్రవస్తమ హవంతే చిత్రశ్రవస్తమేతి చిత్రశ్రవః తమ హవంతే విక్షు విక్షు జంతవః జంతవ ఇది జంతవః శోచిష్కేశం పురుప్రియ శోచిష్కేశమితి శోచిః కేశం పురుప్రియాగ్నేః పురుప్రియేతి పురుప్రియ అగ్నే హవ్యాయ హవ్యాయ వోఢవే వోఢవ ఇది వోఢవే సఖాయ సం సంవః వస్ సంయంచం సంయంచమిషం ఇషగ్రస్తోమం స్తోమం చాగ్నయే అగ్నిరైత్యగ్నయే వరిశిష్టాయ క్షితీనాం క్షితీనామూర్జ ఊర్జో నత్రే నత్రే సహస్వతే సహస్వత ఇది సహస్వతే సగుం సమిత్ సగుం సమితి సంసం ఇద్యువసే యువసే వృషన్ వృషన్నగ్నే అగ్నే విశ్వాని విశ్వాన్యర్యః కర్య ఆ ఏత్యా ఇడస్పదే పదే సమ్ సమిధ్యసే ఇధ్యసే సహ సనః నో వసూని వసూన్యా ఆభర భరేతి భర ఏనావః వో అగ్నిమ్ అగ్నిన్నమసా నమసోర్జః ఊర్జో నపాతం నపాతమా ఆహువే హువైతి హువే వయంచేతిష్టం చేతిష్టమరతిమ్ అరతిగ్స్వధ్వరం స్వధ్వరం విశ్వస్య స్వధ్వరమితి సు అధ్వరం విశ్వస్య దూతం దూతమమృతం అమృతమిత్యమృతం సయోజతే యోజతే అరుషః అరుషో విశ్వభోజస విశ్వభోజసా సహ విశ్వభోజసేది విశ్వాభోజసా సదుద్రవత్ రుద్రవత్స్వాహుతః స్వాహుత ఇది సు ఆహుతః సుబ్రహ్మా యజ్ఞః సుబ్రహ్మేతి సుబ్రహ్మా యజ్ఞః సుషమీ సుషమీ వసూనా సుషమీతి సుషమీ వసూనాం దేవం దేవం రాధః రాధో జనానాం జనానామితి జనానాం ఉదస్య అస్య శోచిః శోచిరస్థాద్ అస్థాదాజుహ్వానస్య ఆజుహ్వానస్య మేఢుషః ఆజుహ్వానస్యేత్యాజుహ్వానస్య మేఢుష ఇది మేఢుషః ఉద్ధూమాసః ధూమాసో అరుషాసః అరుషాసో దివిస్పృశః దివిస్పృశః సమ్ దివిస్పృశ ఇది దివిస్పృశః సమగ్నిమ్ అగ్నిమింధతే ఇంధతే నరః నర ఇది నరః అగ్నే వాజస్య వాజస్య గోమతః గోమత ఈశానః గోమత ఇది గోమతః ఈశానః సహసః సహసో యహో యహో ఇది యహో అస్మే దేహి అస్మే ఇత్యస్మే దేహి జాతవేదః జాతవేదో మహి జాతవేద ఇది జాతవేదః మహి శ్రవః శ్రవ ఇది శ్రవః స ఇధానః ఇధానో వసుః వసుష్ కవిః కవిరగ్నిః అగ్నిరీడేణ్యః ఈడేణ్యో గిరా గిరేతి గిరా రేవదస్మభ్యం అస్మభ్యం పుర్వణీక అస్మభ్యమిత్యస్మాభ్యం పుర్వణీక దీదిః పుర్వణీకేతి పురోహణీక దీదిహీతి దీదిః క్షపోరాజన్ రాజన్నుత ఉతత్మనా పునాగ్నే అగ్నేవస్తో వస్తోరుత ఉదోషస ఉషస ఇుషస స దిగ్మజంభ దిగ్మజంభ రక్షస దిగ్మజంభేతి దిగ్మజంభ రక్షసోదహ దహ ప్రతి ప్రతీతి ప్రతి ఆతే తే అగ్నే అగ్ని ధీమహి ధీమహి ద్యుమంతం ద్యుమంతం దేవ ద్యుమంతమిది ద్యుమంతం దేవాజలం అజలమిత్యజలం యద్ధ హస్యా స్యాతే తే పనీయసీ పనీయసీ సమిత్ సమిద్దీదయతి సమితి సంవిత్ దీదయతి ద్యవి ద్యవీషం ఇషగ్ స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్యేతి స్తోతృభ్య ఆభర భరేతి భర ఆతే తే అగ్నే అగ్నరచా రచా హవి హవిః శుక్రస్య శుక్రస్య జ్యోతిష జ్యోతిషస్పతే అత ఇది పదే సుశ్చంద్రదస్మ సుశ్చంద్రేతి సోచంద్ర తస్మ విష్పతే విష్పతే హవ్యవాడ్ హవ్యవాడ్ తుభ్యం హవ్యవాడితి హవ్యవాట్ తుభ్యగుం హూయతే హూయత ఇషం ఇషగ్స్తోతృభ్య స్తోతృభ్య స్తోతృభ్యేతి స్తోతృభ్య ఆభర భరేతి భర ఉభే సుశ్చంద్ర ఉభే ఇద్యుభే సుశ్చంద్ర సర్పిష సుశ్చంద్రేతి సోచంద్ర సర్పిషో దర్వీ దర్వీ శ్రేణీషే దర్వీ దర్వీ శ్రేణీష ఆసని ఆసనీత్యాసని ఉతో నః ఉతో ఇత్యుతో నవుత్ ఉత్పూర్యాః ఉపూర్యాముక్తేషు ముక్తేషు శవసః శవసస్పతే తత ఇషం ఇషగ్ స్తోతృభ్యః స్తోతృభ్యః స్తోతృభ్యేతి స్తోతృభ్యః ఆభర భరేతి భర అగ్నేతమ్ తమద్య అద్యాశ్వం అశ్వన్న స్తోమైః స్తోమైః క్రతుమ్ క్రతున్న న భద్రం భద్రకం హృది స్పృశం హృది స్పృశమిది హృది స్పృశం విద్యామాతే ఆహోహైః ఓహైరిత్యోహైః అధాహి త్యగ్నే అగ్నే క్రతోః క్రతోర్భద్రస్య భద్రస్య దక్షస్య దక్షస్య సాధోః సాధోరిది సాధోః రథీరృతస్య ఋతస్య బృహతః బృహతో బభూథ బభూథేతి బభూథ ఆభిష్టే తే ఆద్య అద్య గీర్భిః గీర్భిర్గృణంతః గృణంతోగ్నే అగ్నే దాశేమ దాశేమేతి దాశేమ రతే తే దివః దివో న స్తనయంతి స్తనయంతి శుష్మాః శుష్మా ఇది శుష్మాః ఏభిర్నః నో అర్కైః అర్కైర్భవ భవానః నో అర్వాంగ్ అర్వాంగ్ సువః సుభర్న న జ్యోతిః జ్యోతిరిది జ్యోతిః అగ్నే విశ్వేభిః విశ్వేభిః సుమనాః సుమనా అనీకైః సుమనా ఇది సోమనాః అనీకైరిత్యనీకైః అగ్నినం హోతారం హోతారం మన్యే మన్యే దాస్వంతం దాస్వంతం వసోః వసోః సోనుం సోనుగుం సహసః సహసో జాతవేదసం జాతవేదసమితి జాతవేదసం విప్రన్న న జాతవేదసం జాతవేదసమితి జాతవేదసం య ఊర్ధ్వయా ఊర్ధ్వయా స్వధ్వరః స్వధ్వరో దేవః స్వధ్వర ఇది సోధ్వరః దేవో దేవాచ్యా దేవాచ్యా కృపా కృపేతి కృపా ఘృతస్య విభ్రాష్టిం విభ్రాష్టిమను విభ్రాష్టిమిది విభ్రాష్టిం అను శుక్రశోజిష శుక్రశోజిష ఆజుహ్వానస్య శుక్రశోజిష ఇది శుక్రశోజిష ఆజుహ్వానస్య సర్పిష ఆజుహ్వానస్యేత్యాజుహ్వానస్య సర్పిష ఇది సర్పిష అగ్నే త్వం త్వన్నః నో అంతమ అంతమహిత్యంతమ ఉత త్రాత త్రాత శివ శివోభవ భవరోధ్య వరోధ్య ఇది వరోధ్య తన్వా శోచిష్ట శోచిష్ట దీదివ దీదివ ఇది దీదివ సుమ్నాయ నూనం నూనమీమహే ఈమహే సఖిభ్య సఖిభ్యైతి సఖీభ్య వసురగ్ని అగ్నిర్వసుశ్రవా వసుశ్రవా ఇది వసుశ్రవా అచ్చానక్షి నక్షి ద్యుమత్తమ ద్యుమత్తమో రయిం ద్యుమత్తమ ఇది ద్యుమత్ తమ రయిందాహ దా ఇది దాహ ఇంద్రాగ్నిభ్యాం త్వా ఇంద్రాగ్నిభ్యామిది ఇంద్రాగ్నిభ్యాం త్వా సయుజా సయుజాయుజా సయుజేతి సాయుజా యుజాయులజ్మి యులజ్మ్యాఘారాభ్యాం ఆఘారాభ్యాం రేజస ఆఘారాభ్యామిత్యాఘారాభ్యాం తేజసా వర్చసా వర్చసోక్షేభిః వృక్షేభిః స్తోమేభిః స్తోమేభిశ్చందోభిః ఛందోభిరయ్యై ఛందోభిరిది ఛందాభిః రయ్యై పోషాయ పోషాయ సజాతానాం సజాతానాం మధ్యమస్థేజాయ సజాతానామిది సా జాతానాం మధ్యమస్థేజాయ మయా మధ్యమస్థేజాయేతి మధ్యమాస్థేజాయ మయా సయుజా సయుజాయుజా సయుజేతి సాయుజా యుజాయునజ్మి నిరజ్ఞంబా అంబా దులా దులాది తత్ని నిత్నిరభ్రయంతీ నిత్నిరితి మీ తత్ని అభ్రయంతీ మేఘయంతీ మేఘయంతీ వర్షయంతీ వర్షయంతీ చుపుణీకా చుపుణీకా నామ నామాసి అసి ప్రజాపతినా ప్రజాపతినా ప్రజాపతిమేతి ప్రజాపతినా త్వా విశ్వాభిః విశ్వాభిర్ధీభిః ధీభిరుప ఉపదధామి దధామి పృథివీ పృథివ్యుదపురం ఉదపురమన్నేన ఉదపురమిద్యుదాపురం అన్నేన విష్టా విష్టామనుష్యాః మనుష్యాస్తే తే గోప్తారః గోప్తారోగ్నిః అగ్నిర్వియత్తః వియత్తోస్యాం వియత్త ఇది వీయత్తః అస్యాం తాం తామహం అహం ప్రపద్యే పద్యే సా మే శర్మ శర్మ చవర్మ వర్మ చాస్తు అస్తో అధిద్యోరంతరిక్షం అధిద్యోరిద్యో అంతరిక్షం బ్రహ్మణ బ్రహ్మణాష్టా ఇష్టామరుద మరుదస్తే హే గోప్తార గోప్తారో వాయు వాయుర్వియత్త వియత్తోస్యాం వియత్త ఇది వీయత్త అస్యాం తాం తామహం అహం ప్రపద్యే ప్రద్యే సా మే మే శర్మ శర్మ చవర్మ వర్మ చాస్తు అస్తు ద్యో ద్యోరపరాజిత అపరాజిత అమృతేన అపరాజితేపరాజిత అమృతేన విష్టా విష్టాదిత్యా ఆదిత్యాస్తే రే భోక్తార భోక్తార సూర్య సూర్యో వియత్త వియత్తోస్యాం వియత్త ఇది వీయత్త అస్యాం తాం తామహం అహం ప్రపద్యే పద్యే సా మే మే శర్మ శర్మ చవర్మ వర్మ చాస్తు అస్త్విత్యస్తో బృహస్పతిస్త్వా త్వా సాధయతు సాధయతు పృథివ్యా పృథివ్యా పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేది ప్రాణాయ అపానాయ విశ్వం అపానాయేద్య ప్రాణాయ విశ్వం జ్యోతి జ్యోతిర్యచ్చ యచ్చాగ్నిః అగ్నిస్తే తేధిపతిః అధిపతిర్విశ్వకర్మా అధిపతిరిత్యధిపతిః విశ్వకర్మా త్వా విశ్వకర్మేతి విశ్వకర్మా త్వా సాధయతు సాధయత్వంతరిక్షస్య అంతరిక్షస్య పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేతి ప్రాణాయ అపానాయ విశ్వం అపానాయేద్య ప్రాణాయ విశ్వం జ్యోతి జ్యోతిర్యచ్చ యచ్చ వాయు వాయుస్తే తేధిపతి అధిపతి ప్రజాపతి అధిపతిరిద్యధిపతి ప్రజాపతిస్వా ప్రజాపతిరితి ప్రజాపతి త్వా సాధయతు సాధయతు దివ దివ పృష్ఠే పృష్ఠే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం విశ్వస్మై విశ్వస్మై ప్రాణాయ ప్రాణాయ పానాయ ప్రాణాయేతి ప్రాణాయ అపానాయ విశ్వం అపానాయేతి ప్రాణాయ విశ్వం జ్యోతి జ్యోతిర్యచ్చ యచ్చ పరమేష్ఠీ పరమేష్ఠీ తేధిపతి అధిపతి పురోవాదసని అధిపతిరిత్యధిపతి పురోవాదసనిరసి పురోవాదసనిరితి పురోవాదసని అస్య భ్రసని అభ్రసనిరసి అభ్రసనిరిత్యభ్రాసని అసి విద్యుత్సని విద్యుత్సనిరసి విద్యుత్సనిరితి విద్యుదసని అసి స్తనయిత్సని స్తనయిత్సనిరసి స్తనయిత్సనిరితి స్తనయిత్సని అసి వృష్టిసని వృష్టిసనిరసి వృష్టిసనిరితి వృష్టిసని అస్యగ్నే అగ్నేర్యానీ నాణ్యసి అసి దేవానాం దేవానామగ్నేయానీ అగ్నేయాన్యసి అగ్నేయానీత్యగ్నేయానీ అసి వాయోః వాయోర్యానీ యాన్యసి అసి దేవానాం దేవానాం వాయోయానీ వాయోయాన్యసి వాయోయానీతి వాయోయానీ అస్యంతరిక్షస్య అంతరిక్షస్యయానీ యాన్యసి అసి దేవానాం దేవానామంతరిక్షయానీ అంతరిక్షయాన్యసి అంతరిక్షయానీత్యంతరిక్షాయానీ అస్యంతరిక్షం అంతరిక్షమసి అస్యంతరిక్షాయ అంతరిక్షాయ త్వా త్వా సలిలాయ సలిలాయ త్వా త్వా సర్ణీకాయ సర్ణీకాయ త్వా త్వా సతీకాయ సతీకాయ త్వా సతీకాయేతి సా దీకాయ త్వా కేతాయ కేతాయ త్వా త్వా ప్రచేతసే ప్రచేతసే త్వా ప్రచేతస ఇది ప్రాచేతసే త్వా వివస్వతే వివస్వతే త్వా త్వా దివ వివస్వా త్వా జ్యోతిషే జ్యోతిష ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యస్వా త్వర్చే రుచేత్వా త్వా రుచే రుచేత్వా త్వా ద్యుతే ద్యుతేత్వా త్వా భాసే భాసేత్వా త్వా జ్యోతిషే జ్యోతిషేత్వా త్వా యశోదాం యశోదాం త్వా యశోదామితి యశహాదాం త్వా యశసి యశసి తేజోదాం తేజోదాం త్వా తేజోదామితి తేజహాదాం త్వా తేజసి తేజసి వయోదాం వయోదాం త్వా అయోదామితి వ్యజహాత వాపయసి అయసి వర్చోదాం వర్చోదాం ద్వా వర్చోదామితి వర్చహాదాం వావర్చసి వర్చసి ద్రవిణోదాం ద్రవిణోదాం ద్వా ద్రవిణోదామితి ద్రవిణహాదాం త్వా ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి తేన తేన ఋషిణా ఋషిణా తేన తేన బ్రహ్మణ బ్రహ్మణ తయా తయా దేవతయా దేవతయాంగిరస్వద్ అంగిరస్వద్ధ్రువా ధ్రువా సీద సీదేతి సీద భోజస్కృతసి భోజస్కృతి భోజహాకృత్ అసి పరివస్కృత పరివస్కృతసి పరివస్కృతి పరివహాకృత్ అసి ప్రాచీ ప్రాచ్యసి అస్యూర్ధ్వా ఊర్ధ్వాసి అస్యంతరిక్షసత్ అంతరిక్షసరసి అంతరిక్షసదిత్యంతరిక్షాసత్ అస్యంతరిక్షే అంతరిక్షే సీద సీదాప్సుషత్ అప్సుషదసి అప్సుషదిత్యప్సోసత్ అసి శ్యేనసత్ శ్యేనసదసి శ్యేనసదితి శ్యేనాసత్ అసి గృధ్రసత్ గృధ్రసరసి గృధ్రసదితి గృధ్రాసత్ అసి సుపర్ణసత్ సుపర్ణసదసి సుపర్ణసదితి సుపర్ణాసత్ అసి నాకసత్ నాకసదసి నాకసదితి నాకాసత్ అసి పృథివ్యా పృథివ్యాస్వా ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామ్యంతరిక్షస్య అంతరిక్షస్య త్వా త్వా ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి దివః దివస్త్వా త్వా ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి దిశాం దిశాం త్వా త్వా ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణోదాం ద్రవిణోదాం త్వా ద్రవిణోదామితి ద్రవిణహాదాం త్వా ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి ప్రాణం ప్రాణం మే ప్రాణమితి ప్రాణం మే పాహి పాహ్యపానం అపానం మే అపానమిత్యపానం మే పాహి పాహి వ్యానం వ్యానం మే వ్యానమితి వీరనం మే పాహి ఆహ్యాయుః ఆయుర్ మే మే పాహి పాహి విశ్వాయుః విశ్వాయుర్ మే విశ్వాయురితి విశ్వాయుః మే పాహి పాహి సర్వాయుః సర్వాయుర్ మే సర్వాయురితి సర్వాయుః మే పాహి ఆహ్యగ్నే అగ్నేయత్ యప్తే ఏ పరం పరగృంహృత్ కృన్నామ నామతౌ తావా ఏహి ఇహి సం సగుమ్రభావహై రభావహై పాంచజన్యేషు పాంచజన్యేష్వపి పాంచజన్యేష్విది పాంచజన్యేషు అప్యేహి ఏధ్యగ్నే అగ్నేయావాహ యావా అయావాహ అయావా ఏవాహ ఏవా ఊమాహ ఊమాః శబ్దః శబ్దః సగరః సగర సుమేకః సుమేక ఇది సుమేకః అగ్నినా విశ్వాసాట్ విశ్వాసాట్ సూర్యేణ సూర్యేణ స్వరాట్ స్వరాట్ కృత్వా స్వరాడితి స్వరాట్ కృత్వా శచీపతిః శచీపతిర్వృషభేణ వృషభేణ త్వష్టా త్వష్టా యజ్ఞేన యజ్ఞేన మఘవాన్ మఘవాన్ దక్షిణయా మఘవానితి మఘవాన్ దక్షిణయా సువర్గః సువర్గో మంజునా సువర్గ ఇది సువహాగః మంజునా వృత్రః వృత్రః సౌహార్ద్యేన వృత్రహేతి వృత్రాః సౌహార్ద్యేన తనూధాః తనూధా అన్నేన తనూధా ఇది తనూధాః అన్నేన గయః గయః పృథివ్యా పృథివ్యాసనోత్ అసనోదృభిః ఋగ్భిరన్నాదః ఋగ్భిరిత్రిగర్భిః అన్నాదో వషట్కారేణ అన్నాదైత్యన్నాదః వషట్కారేణర్ధః వషట్కారేణేతి వషట్కారేణ వృద్ధః సాన్నా సాన్నా తనూపాః తనూపా విరాజా తనూపా ఇది తనూపాః విరాజా జ్యోతిష్మాన్ విరాజేతి వీరాజా జ్యోతిష్మాన్ బ్రహ్మణ బ్రహ్మణ సోమపాః సోమపా గోభిః సోమపా ఇది సోమపాః గోభిర్యజ్ఞం యజ్ఞం దాధార దాధార క్షత్రేణ క్షత్రేణ మనుష్యాన్ మనుష్యానశ్వేన అశ్వేన చ రథేన రథేన చ వజ్రీ వజ్రీతుభిః ఋతుభిః ప్రభుః ఋతుభిరిద్ధృతుభిః ప్రభు సంవత్సరేణ ప్రభుర్తి ప్రాభుః సంవత్సరేణ పరిభూః సంవత్సరేణేతి సంవత్సరేణ పరిభూస్తపసా పరిభూరితి పరిభూః తపసా నాధృష్టః అనాధృష్టః సూర్యః అనాధృష్ట ఇత్యనాధృష్టః సూర్యః సన్ సన్ తనూభిః తనూభిరితి తనూభిః ప్రజాపతిర్మనసా ప్రజాపతిరితి ప్రజాపతిః మనసాంధః అంధోచ్ఛేదః అచ్ఛేదో ధాత అచ్ఛేద ఇత్యచ్ఛాయితః ధాత దీక్షాయాం దీక్షాయాగం సవిత సవితాభృత్యాం భృత్యాం భూషా పూషా సోమక్రయణ్యాం సోమక్రయణ్యాం వరుణ సోమక్రయణ్యామితి సోమాక్రయణ్యాం వరుణ ఉపలబ్ధ ఉపలబ్ధోసుర ఉపలబ్ధ ఇద్యుపానబ్ధ అసుర క్రీయమాణ క్రీయమాణో మిత్ర మిత్ర క్రీత క్రీత శిపివిష్ట శిపివిష్ట ఆసాదిత శిపివిష్ట ఇది శిపివిష్ట ఆసాదితో నరంధిష ఆసాదిత ఇద్యాసాదిత నరంధిజ ప్రోహ్యమాన ప్రోహ్యమాణోధిపతి ప్రోహ్యమాణ ఇది ప్రాహ్యమాన అధిపతిరాగత అధిపతిరుద్యుధీపతి ఆగత ప్రజాపతి ఆగత ఇత్యాగత ప్రజాపతి ప్రణీయమాన ప్రజాపతి ప్రజాపతి ప్రణీయమానోగ్ని ప్రణీయమాన ఇది ప్రాణీయమాన అగ్నిరాగ్నీంధ్రే ఆగ్నీంధ్రే బృహస్పతి ఆగ్నీంధ్రయిత్యాగ్నీంధ్రే బృహస్పతిరాగ్నీంధ్రాద్ ఆగ్నీంధ్రా ప్రణీయమాన ఆగ్నీంధ్రాదిత్యాగ్నీంధ్రాత్ ప్రణీయమాన ఇంద్ర ప్రణీయమాన ఇది ప్రాణీయమాన ఇంద్రో హవిర్ధానే హవిర్ధానేది హవిర్ధాన ఇది హవిధానే అదిరాసాదిత ఆసాదితో విష్ణు ఆసాదిత్యాసాదిత విష్ణురుపావక్రియమాణ ఉపావక్రియమాణోధర్వ ఉపావక్రియమాణ ఇత్యుపా అవక్రియమాణ అధర్వోపోర్ద ఉపోర్తో యమ ఉపోర్ద్యుపావృత్త యమోభిషుత అభిషుతోపూతపా అభిషుత ఇభీసు అపూతపా ఆధూయమాన అపూతపాపూతపా ఆధూయమానో వాయు ఆధూయమాన ఇద్యాధూయమాన వాయు పూయమాన పూయమానో మిత్ర మిత్ర క్షీరశ్రీ క్షీరశ్రీర్మంథీ క్షీరశ్రీరితి క్షీరాశ్రీ మంథీ సక్తుశ్రీ సక్తుశ్రీర్వైశ్వదేవ సక్తుశ్రీరితి సక్తుశ్రీ వైశ్వదేవన్నీత వైశ్వదేవ ఇది వైశ్వదేవ ఉన్నీతో రుద్ర ఉన్నీతీత రుద్ర ఆహుత ఆహుతో వాయు ఆహుత ఇద్యాహుత వాయురావృద్ద ఆవృత్తో మృదక్షా ఆవృతవిద్యావృత్త మృదక్షా ప్రతిఖ్యాత మృదక్షాక్షా ప్రతిఖ్యాతో భక్ష ప్రతిఖ్యాత ఇది ప్రతిఖ్యాత భక్ష ఆగత ఆగత తృణాం ఆగత ఇద్యాగత తృణాన్నాశుంస నారాశుంసోసు అసురాత్త ఆత్మసింధు సింధురవృథ అవభృథమవ ప్రయన్ అవభృథమివృథం అవ ప్రయాన్ సముద్ర అవప్రయమిత్యవ ప్రయన్ సముద్రోపగత అవగత సలిల అవగత ఇవగత సలిల ప్రప్లుత ప్రప్లుత సువ ప్రప్లుత ఇది ప్రాకృత సువరుదృజం ఉదృజం గత ఉదృజమిదృజం గత ఇది గత కృత్తికా నక్షత్రం నక్షత్రమగ్ని అగ్నిర్దేవత దేవతాగ్నే అగ్నేరుజ రుజస్థ స ప్రజాపతే ప్రజాపతేర్ధాతు ప్రజాపతేరి ప్రజాపతే ధాతు సోమస్ సోమస్యర్చే రుచే రుచే రుచే ్వాద్యుదే యుదే ్వాసే భాసే ్వాజ్యోతిషే జ్యోతిషే ్వారోహిణీ రోహిణీ నక్షత్రం నక్షత్రం ప్రజాపతి ప్రజాపతిర్దేవత ప్రజాపతిరి ప్రజాపతి దేవతమృగశీర్షం మృగశీర్షం నక్షత్రం మృగశీర్షమితి మృగశీర్షం నక్షత్రం సోమ సోమో దేవత దేవతార్ద్ర ఆర్ద్రా నక్షత్రం నక్షత్రం రుద్ర రుద్రో దేవత దేవత పునర్వసు పునర్వసు నక్షత్రం పునర్వసు ఇది పునః వసు నక్షత్రమతి అదిర్దేవత దేవతీష శిష్యో నక్షత్రం నక్షత్రం బృహస్పతి బృహస్పతిర్దేవత దేవత శ్రేషా ఆశ్రేషా నక్షత్రం ఆశ్రేషా ఇత్యాశ్రేషా నక్షత్రం సర్పా సర్పా దేవత దేవతా మఘా మఘా నక్షత్రం నక్షత్రం పితర పితరో దేవత దేవత ఫల్గుని ఫల్గుని నక్షత్రం ఫల్గుని ఇది ఫల్గుని నక్షత్రమర్యమా అర్యమా దేవత దేవత ఫల్గుని ఫల్గుని నక్షత్రం ఫల్గుని ఇది ఫల్గుని నక్షత్రం భగ భగవ దేవత దేవత హస్త హస్తో నక్షత్రం నక్షత్రకం సవిత సవితా దేవత దేవత చిత్ర చిత్రా నక్షత్రం నక్షత్రమింద్ర ఇంద్రో దేవత దేవత స్వాతి స్వాతి నక్షత్రం నక్షత్రం వాయు వాయుర్దేవత దేవత విశాఖే విశాఖే నక్షత్రం విశాఖే ఇది విశాఖే నక్షత్రమింద్రాగ్ని ఇంద్రాగ్ని దేవత ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని దేవతానోరాధా అనోరాధా నక్షత్రం అనోరాధాయోరాధా నక్షత్రం మిత్ర మిత్రో దేవత దేవతారోహిణీ రోహిణీ నక్షత్రం నక్షత్రమింద్ర ఇంద్రో దేవత దేవత విసృతౌ విసృతౌ నక్షత్రం విసృతా విజివీసృతౌ నక్షత్రం పితర పితరో దేవత దేవత షాఢా షాఢా నక్షత్రం నక్షత్రమాప ఆపో దేవతా దేవతా షాఢా షాఢా నక్షత్రం నక్షత్రం విశ్వే విశ్వే దేవా దేవా దేవతా దేవతా శ్రోణా శ్రోణా నక్షత్రం నక్షత్రం విష్ణు విష్ణుర్దేవతా దేవతా శ్రవిష్ఠా శ్రవిష్ఠా నక్షత్రం నక్షత్రం వసవ వసవో దేవతా దేవతా శతభిషగ శతభిషగ్ నక్షత్రం శతభిషగితి శతభిషగ నక్షత్రమింద్ర ఇంద్రో దేవతా దేవతా ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా నక్షత్రం ప్రోష్ఠపదా ఇది ప్రోష్ఠపదా నక్షత్రమజ అజ ఏకపాద్ ఏకపాద్ దేవతా ఏకపాదిత్యేకపాత్ దేవతా ప్రోష్ఠపదా ప్రోష్ఠపదా నక్షత్రం ప్రోష్ఠపదా ఇది ప్రోష్ఠపదా నక్షత్రమహి అహిర్బుద్ధయ బుద్ధయో దేవతా దేవతా రేవతీ రేవతీ నక్షత్రం నక్షత్రం భూషా భూషా దేవతా దేవతా అశ్వయుజౌ అశ్వయుజౌ నక్షత్రం అశ్వయుజా విద్యశ్వాయుజౌ నక్షత్రమశ్వినౌ అశ్వినౌ దేవతా దేవతాపభరణీ అపభరణీర్నక్షత్రం అపభరణీరిత్యపభరణీ నక్షత్రం యమః యమో దేవతా దేవతా పూర్ణా పూర్ణా వశ్చాద్ వశ్చాద్విద్ యత్తే తే దేవాః దేవా అదధుః అదధురిత్యదధుః మధశ్చ చ మాధవః మాధవశ్చ చ వాసంతికౌ వాసంతికా ఋతూ ఋతూ శుక్రః ఋతూ ఇత్యుతౌ శుక్రశ్చ చ శుచిః శుచిశ్చ చ గ్రైష్మౌ గ్రైష్మా ఋతూ ఋతూ నభః ఋతూ ఇత్యుతౌ నభశ్చ చ నభస్యః నభస్యశ్చ చ వార్షికౌ వార్షికా ఋతూ ఋతూ ఇషః ఋతూ ఇత్యుతౌ ఇషశ్చ చోర్జః ఊర్జశ్చ చ శారదౌ శారదా ఋతూ ఋతూ సహః ఋతూ ఇత్యుతౌ సహశ్చ సహస్యః సహస్యశ్చ చ హైవంతికౌ హైవంతికా ఋతూ ఋతూ తపః ఋతూ ఇత్యుతౌ తపశ్చ చ తపస్యః తపస్యశ్చ చ శేషిరౌ శేషిరా ఋతూ ఋతూ అగ్నేః ఋతూ ఇత్యుతౌ అగ్నేరంతశ్లేషః అంతశ్లేషోసి అంతశ్లేష ఇత్యంతః శ్లేషః అసి కల్పేతాం కల్పేతాం ద్యావా పృథివీ ద్యావా పృథివీ కల్పంతాం ద్యావా పృథివీ ద్యావా పృథివీ కల్పంతామాపః ఆపవోషధీః ఓషధీః కల్పంతాం కల్పంతామగ్నయః అగ్నయః పృథక్ పృథంగ్ మమ నమజ్యైష్ఠ్యాయ జ్యైష్ఠ్యాయ సవ్రతాః సవ్రతాయే ఏగ్నయః అగ్నయః సమనసః సమనసోంతరా సమనస ఇది సమనసః అంతరా ద్యావా పృథివీ ద్యావా పృథివీ శైశిరౌ ద్యావా పృథివీ ద్యావా పృథివీ శైశిరా ఋతూ ఋతూ అభి ఋతూ ఇద్యుతో అభికల్పమానా కల్పమానా ఇంద్రం ఇంద్రమివ ఇవ దేవాః దేవా అభి అభి సంవిశంతు విశంతు సంయత్ సంయచ్చ సంయదితి సంయత్ చ ప్రచేతాః ప్రచేతాశ్చ ప్రచేతా ఇది ప్రచేతాః చాగ్నేః అగ్నే సోమస్య సోమస్య సూర్యస్య సూర్యస్యోగ్రా ఉగ్రా చ భీమా భీమా చ పితృణా పితృణా యమస్య యమస్యేంద్రస్య ఇంద్రస్య ధ్రువా ధ్రువా చ పృథివీ పృథివీ చ దేవస్య దేవస్య సవితుః సవితుర్మరుతాం మరుతాం వరుణస్య వరుణస్య ధర్త్రీ ధర్త్రీ చ ధరిత్రీ ధరిత్రీ చ మిత్రావరుణయోః మిత్రావరుణయోర్మిత్రస్య మిత్రావరుణయోరితి మిత్రావరుణయోః మిత్రస్య ధాతుః ధాతుః ప్రాచీ ప్రాచీ చ ప్రతీచీ ప్రతీచీ చ వసూనాం వసూనాగం రుద్రాణాం రుద్రాణామాదిత్యానాం ఆదిత్యానాం తేధిపతయః అధిపతయస్తేభ్యః అధిపతయ ఇద్యధిపతయః తేభ్యో నమః నమస్తే తేనః మా మృడయంతు మృడయంతు తేయంద్విష్మః ద్విష్మోయః యశ్చ నః నో ద్వేష్టి ద్వేష్టితం తం వః భోజంభే జంభే దధామి దధామి సహస్రస్య సహస్రస్య ప్రమా ప్రమా అసి ప్రమేతి ప్రామా అసి సహస్రస్య సహస్రస్య ప్రతిమా ప్రతిమా అసి ప్రతిమేతి ప్రతిమా అసి సహస్రస్య సహస్రస్య విమా విమా అసి విమేతి వీమా అసి సహస్రస్య సహస్రస్యోన్మా ఉన్మా అసి ఉన్మేతి విమా అసి సహస్రః సహస్రోసి అసి సహస్రాయ సహస్రాయ ద్వా ద్వేమాః ఇమామేః మే అగ్నేః అగ్న ఇష్టకాః ఇష్టకా ధేనవః ధేనవః సంతు సంత్వేకాః ఏకా చ శతం శతం చ సహస్రం సహస్రం చ చాయుతం అయుతం చ నియుతం నియుతం చ నియుతమితి నియుతం చ ప్రయుతం ప్రయుతం చ ప్రయుతమితి ప్రాయుతం చార్బుదం అర్బుదం చ న్యర్బుదం న్యర్బుదం చ న్యర్బుదమితి అర్బుదం చ సముద్రః సముద్రశ్చ చ మధ్యం మధ్యం చ చాంతః అంతశ్చ చ పరార్ధః పరార్ధశ్చ పరార్ధ ఇది పర అర్ధః క్షేమాః ఇమామే మే అగ్నేః అగ్నిష్టకా ఇష్టకా ధేనవ ధేనవః సంతు సంతు షష్ఠిః షష్ఠిః సహస్రం సహస్రమయుతం అయుతమక్షీయమాణా అక్షీయమాణా రతస్థా రతస్థాస్థ రతస్థా ఇత్యుతస్థా స్థర్తావృధ ఘృతావృధో ఘృతశ్చ్యుత ఘృతావృధ ఇత్యుతావృధ ఘృతశ్చ్యుతో మధుశ్చ్యుత ఘృతశ్చ్యుత ఇది ఘృతశ్చ్యుత మధుశ్చ్యుత ఊర్జస్వతీః మధుశ్చ్యుత ఇది మధుశ్చ్యుత ఊర్జస్వతీ స్వధావినీః స్వధావినీస్తాః స్వధావినీరితి స్వధావినీః తామే మే అగ్నేః అగ్నిష్టకాః ఇష్టకా ధేనవః ధేనవః సంతు సంతు విరాజః విరాజో నామ విరాజ ఇది వీరాజః నామ కామదుఃఖాః కామదుఃఖా అముత్ర కామదుఃఖా ఇది కామదుఃఖాః అముత్రముష్మిన్ అముష్మిల్లోకే లోక ఇది లోకే సమిద్దిశా సమిది సంవిత్ దిశామాశయా ఆశయానః నః సువర్విత్ సువర్విన్మధోః సువర్విదిది సువహావిత్ మధోరథః అతో మాధవః మాధవః పాతు పాత్రస్మాన్ అస్మానిత్యస్మాన్ అగ్నిర్దేవః దేవో దుష్టరీతుః దుష్టరీతురదాభ్యః అదాభ్య ఇదం ఇదం క్షత్రం క్షత్రమం రక్షతు రక్షతు పాతు పాత్వస్మాన్ అస్మానిత్యస్మాన్ రథంతరకం సామభిః రథంతరమిది రథంతరం సామభిః పాతు సామభిరితి సామాభిః పాత్వస్మాన్ అస్మాన్ గాయత్రీ గాయత్రీ ఛందసాం ఛందసాం విశ్వరూపా విశ్వరూపేది విశ్వరూపాః త్రివర్ణః త్రిభుజిత్రివృత్ మా విష్ఠయా విష్ఠయా స్తోమః విష్ఠయేతి వీస్థయా స్తోమో అన్హా అన్హాగం సముద్రః సముద్రో వాతః వాత ఇదం ఇదమోజః ఓజః పిపర్తు పిపర్తిది పిపర్తు ఉగ్రా దిశాం దిశామభిభూతిః అభిభూతిరుపయోధాః అభిభూతిరిత్యభిభూతిః ప్రయోధా శుచిః ప్రయోధా ఇది వయోధాః ఇది శుక్రే శుక్రే అహని అహన్యోజసీనా ఓజసీనేద్యోజసీనా ఇంద్రాధిపతిః అధిపతిః పిప్రతాత్ అధిపతిరిద్యుధీపతిః పిప్రతాదతః అహోనః నో మహి మహి క్షత్రం క్షత్రం విశ్వతః విశ్వతో ధారయ ధారయేదం ఇదమితీదం బృహత్సామ సామ క్షత్రభృత్ క్షత్రభృద్ వృద్ధవృష్ణ్యం క్షత్రభృదిది క్షత్రాభృత్ వృద్ధవృష్ణ్యం దృష్టుభాః వృద్ధవృష్ణ్యమిది వృద్ధావృష్ణ్యం దృష్టుభౌజః ఓజశ్రుభితం శ్రుభితముగ్రవీరం ఉగ్రవీరమిత్యుగ్రవీరం ఇంద్రస్తోమేన స్తోమేన పంచదశేన పంచదశేన మధ్యం పంచదశేనేది పంచాదశేన మధ్యమిదం ఇదం వాతేన వాతేన సకరేణ సకరేణ రక్ష రక్షేతి రక్ష ప్రాచీ దిశాం దిశాగం సహయశాః సహయశా యశస్వతీ సహయశా ఇది సహయశాః యశస్వతీ విశ్వే విశ్వే దేవాః దేవాః ప్రావృషాః ప్రావృషాన్హా అన్హాగం సుపర్వతీ సుపర్వతీతి సువహావతీ ఇదం క్షత్రం క్షత్రం దుష్టరం దుష్టరమస్తు అస్తోజః ఓజోనాధృష్టం అనాధృష్టకం సహస్రియం అనాధృష్టమిత్యనాధృష్టం సహస్రియకం సహస్వత్ సహస్వతి సహస్వత్ వై రూపే సామన్ సామన్నిహ విహతత్ తచ్చగేమ శగేమ జగత్యా జగత్యైనం ఏనం విక్షు విక్ష్వా ఆవేశయామః వేషయామ ఇది వేషయామః విశ్వే దేవాః దేవాః సప్తదశేన సప్తదశేన వర్చః సప్తదశేనేతి సప్తదశేన వర్చ ఇదం ఇదం క్షత్రం క్షత్రకం సలిలవాతం సలిలవాతముగ్రం సలిలవాతమిది సలిలవాతం ఉగ్రమిత్యుగ్రం ధర్త్రే దిశాం దిశాం క్షత్రం క్షత్రమిదం ఇదం దాధార దాధారోపస్థా ఉపస్థాశానాం ఉపస్థేత్యురాస్థా ఆశానాం మిత్రవద్ మిత్రవదస్తు మిత్రవదిది మిత్రవద్ అస్తోజః ఓజైత్యోజః మిత్రావరుణా శరదాః మిత్రావరుణేది మిత్రావరుణాః శరదాన్నాం అన్నాం చిగిత్నో చిగిత్నో అస్మై చిగిత్నో ఇది చిగిత్నో అస్మై రాష్ట్రాయ రాష్ట్రాయ మహి మహి శర్మ శర్మ యచ్చతం యచ్చతమిది యచ్చతం వైరాజే సామన్ సామన్నధి అధిమే మే మనీషా మనీషానుష్టుభా అనుష్టుభా సంభృతం అనుష్టుభేత్యనోస్తుభా సంభృతం వీర్యం సంభృతమిది సంభృతం వీర్యకం సహ సహ ఇది సహ ఇదం క్షత్రం క్షత్రం మిత్రవద్ మిత్రవదార్ద్రదాను మిత్రవదిది మిత్రవద్ ఆర్ద్రదాను మిత్రావరుణా ఆర్ద్రదాన్మిత్యార్ద్రదాను మిత్రావరుణా రక్షతం మిత్రావరుణేది మిత్రావరుణా రక్షతమాధిపత్యై ఆధిపత్యైరిత్యాధిపత్యై సమ్రాట్ దిశాం సమ్రాడిది సమ్రాట్ దిశాగం సహసా అమ్ని సహసా అమ్ని సహస్వతి సహసాంనీతి సహసాంనీ సహస్వత్రిజు ఋతుర్హేమంత హేమంతో విష్ఠయా విష్ఠయాన విష్ఠయేతి వీస్థయా నః పిబర్తు పిబర్ద్విది పిబర్తు అవస్యువాత బృహతీ అవస్యువాత ఇత్యవస్యోవాత బృహతీర్నో ను శక్వరీ శక్వరీమం ఇమం యజ్ఞం యజ్ఞమవంతో అవంతున నో ఘృతాచీ ఘృతాచీరితి ఘృతాచీ సువర్వతి సుదుఘా సువర్వతీతి సువహావతి సుదుఘాన సుదుఘేతి సుదుఘా నః పయస్వతి పయస్వతి దిశాం దిశాం దేవీ దేవ్యవదు అవతున నో ఘృతాచీ ఘృతాచీతి ఘృతాచీ తమ్ గోపా గోపా పురహేత గోపా ఇది గోపా పురహేతోత పురహేతేతి పురహేత ఉత పశ్చాద్ పశ్చాద్ బృహస్పతే బృహస్పతే యామ్యాం యామ్యాయుంధి యుంధివాచం వాచమితి వాచం ఊర్ధ్వా దిశా దిశాగం రంతి రంతిరాశా ఆషౌషధీనా ఓషధీనాగం సంవత్సరేణ సంవత్సరేణ సవిత సంవత్సరేణేతి సంవత్సరేణ సవితార నో అహ్నా అహ్నామిత్యహ్నా రేవత్సామ సామాదిచ్ఛందా అదిచ్ఛందావు అదిచ్ఛందా ఇత్యదిచ్ఛందా ఉఛంద ఛందోజాతశత్రు అజాతశత్రు స్యోనా అజాతశత్రురిత్యజాతశత్రు స్యోనాన నో అస్తు అస్త్యస్తు స్తోమత్రయస్త్రగుంశే భువనస్య స్తోమత్రయస్త్రగుంశైతి స్తోమత్రయస్త్రగుంశే భువనస్య పత్ని పత్ని వివస్వద్వాదే వివస్వద్వాదే అభి వివస్వద్వాద ఇది వివస్వదే వాదే అభిన నో నృణాహి నృణాహీతి నృణాహి ఘృతవతీ సవిత ఘృతవతీతి ఘృతావతీ సవితరాధిపత్యై ఆధిపత్యై పయస్వతీ ఆధిపత్యైరిత్యాధిపత్యై పయస్వతీరంతి రంతిరాశా ఆశాన నో అస్తు అస్తిత్యస్తు ధ్రువా దిశాం దిశాం విష్ణుపత్ని విష్ణుపత్న్యఘోర విష్ణుపత్నీ విష్ణుపత్ని అఘోరాస్య అస్యేషాన ఈశానా సహస సహసోయా యా మనోత మనోతేతి మనోత బృహస్పజర్మాతరిశ్వా మాతరిశ్వోత ఉత వాయు వాయుసంధువానా సంధువానా వాత సంధువానా ఇది సంధువానా వాత అభి అభినః నో గృణంతు గృణంతి గృణంతు విష్టంభో దివ విష్టంభ ఇది విస్తంభ దివో ధరుణ ధరుణ పృథివ్యా పృథివ్యా అస్య అస్యేషాన ఈశానా జగద జగతో విష్ణుపత్ని విష్ణుపత్నీతి విష్ణుపత్ని విశ్వవ్యచా ఇషయంతి విశ్వవ్యచా ఇది విశ్వావ్యచా ఇషయంతి సుభూతి సుభూతి శివా సుభూతిరితి సుభూతి శివాన నో అస్తు అస్వదితి అదితిరుపస్థే ఉపస్థితిపాస్థే వైశ్వాధరో నూత్యా భూత్యా భృష్ట పృష్టో దివి దివ్యను అనున నోద్య అద్యానుమతి అనుమతిరను అనుమతిరిత్యనోమతి అన్విత్ ఇదనుమతే అనుమతే త్వం అనుమత ఇత్యనోమతే త్వం కయా కయాన నశ్చిత్ర చిత్ర ఆభువత్ భువత్క కో అద్య అద్యయుంతే యుంత ఇది యుంతే చతుర్థకాండే చతుర్థ ప్రశ్న సమాప్తః.